శ్యామస్వం సుత హరిహారింగ్ ఇతాహల్ హాయ్ హాయ్ Vishnu Bhairavaya Namah. జారి ఆ హోహ హిరావ్యాయే సో సోదేవ హిరణ్యాయ ఓ Good night. Yeah. ఆసోర్మందా నమః సహస్రాయణ మాక్ష గోమందం